కృష్ణ యజుర్వేదాంతర్గత 9 కాలాగ్ని రుద్ర ఉపనిషత్ భస్మత్రిపుండ్ర ధారణాయోగము అధ్యయన పుష్పము ఓం కాలాగ్ని రుద్రాయ నమః సమ్మర్తికోగ్ని రుషే నమః ఓం సనత్కుమారాయ నమః యవ్వని యొక్క విభూతి బ్రహ్మజ్ఞానమునకు సులభోపాయముగా ప్రకీర్తింపబడుచున్నదో అట్టి కాలాగ్ని రుద్రభగవానునికి స్వాత్మపదమును ప్రసాదించు ఆ యోగీశ్వరునికి నమస్కరించున్నాను. నమో నమః. ఇప్పుడిక కాలాగ్ని రుద్రోపనిషత్తత్వమును ఉపాసించుచున్నాను. మంత్రుష్యగు సంవర్త అగ్ని కోగ్నికి నమస్కరిస్తున్నాను. ఛందస్సు అనుష్టప్. దేవత శ్రీకాలాగ్ని రుద్రుడు. అట్టి భగవంతుడగు శ్రీకాలాగ్ని రుద్ర ఆత్మ భగవానుని ప్రీతి కొరకై ఆ స్వామి కరుణా కటాక్ష వీక్షణ కొరకై భస్మ త్రిపుండ్ర ధారణము అను ఉపాసనా మార్గమును స్వీకరించుచున్నాను. ఒకనొక సమయములో బ్రహ్మ మానసపుత్రుడగు సనత్కుమారస్వామి ముముక్షువుల పట్ల గల అవ్యాజమైన ప్రేమతో కూడిన హృదయము గల వారే భక్తి ప్రపత్తులతో కాలాగ్ని రుద్రభగవానుని సమీపించి త్రిప్రదక్షిణ త్రిసాష్టాంగ త్రిదేహపూర్వక నమస్కారము సమర్పించి భగవానుడగు కాలాగ్ని రుద్రుని ఈ విధంగా స్తుతిపూర్వకంగా అభ్యర్థించసాగారు. శ్రీ సనత్కుమారుడు, హే భగవాన్, కాలాగ్ని రుద్రదేవాది దేవ, లోక కళ్యాణమూర్తి, భక్తవత్సల, ఆశ్రితవత్సల, భక్తసులభ ప్రసన్నమూర్తి, దయాద్రహృదయ, పరమానందస్వరూప, చంద్రశేఖర, పాహిమ, రక్షమ, కాలాగ్ని రుద్రభగవానుడు బిడ్డ సనత్కుమార, నీరాక నాకు సంతోషమును కలుగజేస్తోందయ్యా. ఏమీ నీ అభిలాష చెప్పవయ్యా. శ్రీ సనత్కుమారుడు స్వామి భస్మభూషితాంగ ఫాలనేత్ర శూలధారి తత్వార్థపూరితమైనట్టి భస్మ త్రిపుండ్ర ధారణ విధి యొక్క విధానము, మంత్రోచ్చారణలు, అద్దాని ఉద్దేశ్య పరార్థములు, అద్దాని ప్రయోజనముల గురించి మీ వద్ద శ్రవణము చేయభావించాను. దయతో ఆ వివరాలు ప్రవచించమని వేడుకొనుచున్నాను. అట్టి త్రిపుండ భస్మధారణకు సంబంధించి తాత్వికార్థము ఏమిటి? కిం ద్రవ్యం? అందుకు ఏ ద్రవ్యమును ఉపయోగించాలి? కిం స్థానం? ధారణ చేయవలసిన స్థానము ఏది? కతి ప్రమాణం? ఎంతటి ప్రమాణముతో ధారణ చేయాలి? కారేఖాః? ఎన్ని రేఖలు? కే మంత్రాః? ఉచ్చరించవలసిన మంత్రములు ఏవేవి? కా శక్త్యః? అద్దాని శక్తి ఎట్టిది? కిం దైవతం? అద్దాని అధిదేవతా మూర్తులు ఎవ్వరెవ్వరు? కిం కర్త? అద్దాని కర్తలు ఎవ్వరు? కిం ఫలం? త్రిపుండ్ర ధారణ వలన కలుగు ప్రయోజనములు ఏమేమి? ఈ వివరముల గురించి బోధించండి. కాలాగ్ని రుద్రభగవానుడు త్రిపుండ్రమునకు ఆవు పెడకలు, గంధపు చెక్కలు మొదలైన వస్తువులతో ఆగ్నేయ భస్మము అగ్నితో కాల్చినప్పటి బూడిద ను సేకరించాలి. ఆ విధంగా విభూతి ఆగ్నేయ భస్మము స్వీకరించుచున్నప్పుడు పారాయణము పఠనము చేయవలసిన 5 మంత్రములు చెప్పుచున్నాను. 1. ఓం సద్యోజాతం ప్రపద్యామి. సద్యోజాతాయ వై నమో నమః. భవే భవే నాతి భవే. భవస్వమాం. భవోద్భవాయ నమః. ఏది త్రికాలములలోనూ పియోజాతం సత్ కేవల సత్ స్వరూపమే అయి ఉండి ఈ జగత్తు రూపముగా కనిపిస్తూ ఉన్నదో అట్టి పరబ్రహ్మమును స్తుతించున్నాను, నమస్కరిస్తున్నాను. భవుడగు ఆయనే ఈ భవమై ఉన్నది. ఈ విభవమంతా ఆయనయే. ఆయనకు ఆవల ఏదీ లేదు. ఆ భవుడు నన్ను కాపాడునుగాక. అట్టి భవుని నుండి బయల్వెడలు భవమునకు కూడా నమస్కరిస్తున్నాను. ఆయన నా భవబంధములు తొలగించుగాక. 2. ఓం వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమో రుద్రాయ నమః కాలాయ నమః కలవికరణాయ నమః బలవికరణాయ నమో నమః బలాయ నమో బలప్రమథనాయ నమః సర్వభూత దమనాయ నమో మనోన్మనాయ నమః కేవలి స్వరూపుడు నామ సుందర రూప తేజస్సులతో విరాజిల్లువారు దేవతలకే దేవత సర్వమునకు ముందే ఉన్న జ్యేష్ఠులు సర్వమునకు శ్రేష్ఠులు సర్వమును పరమసత్యమునందు లయింపజేయు రుద్ర కాలస్వరూపులు కాలహకాలుడు కాలమును అకాలము చేయువారు బలమును గొప్పగా ప్రదర్శించువారు బలవంతుడు బలస్వరూపుడు సమస్త భూతజాల నియామకుడు సర్వజీవులు తన పర్యవేక్షణయందు కలిగి ఉన్నవారు మనస్సుకే మనస్సు అయినవారు అగో ఆది దేవునికి నమస్కారము. 3. ఓం అఘోరేభ్యో అథ ఘోరే ఘోరభ్యో ఘోరతరేభ్యః సర్వేభ్యః సర్వసర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః. సూక్ష్మమైన దానికంతటికీ సూక్ష్మస్వరూపుడు స్థూలమైన దానికంతటికీ స్థూలమైనవాడు స్థూల సూక్ష్మములకు ఆవల కారణస్వరూపుడు సర్వులకు సుఖశాంతి ఐశ్వర్య ఆనంద ప్రదాత సర్వజీవులు తన స్వరూపముగా కలిగియున్నవారు సర్వరక్షకులు అగురుద్ర భగవానునికి నమస్కారము. 4. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నోరుద్రః ప్రచోదయాత్. సాక్షాత్తు తత్పరబ్రహ్మముగా భాసిల్లుచున్న ఆ పరమపురుషుని ఎరగెదముగాక. అందుకొరకై సర్వమును ఎరిగియున్నవాడు సకల జీవులలో బుద్ధి అను మహిమను ప్రదర్శిస్తున్నవాడు అగురుద్ర భగవానుడు మాయందు ఆత్మబుద్ధిని ప్రేరేపించునుగాక. 5. ఓం ఈశానః సర్వవిద్యాన ఈశ్వరః సర్వభూతాన బ్రహ్మాధిపతయః బ్రహ్మణో అధిపతయః బ్రహ్మ శివోమే అస్తు సాదాశివ. ఓం ఈశ్వరుడే సమస్త విద్యలకు అధిపతి సృష్టిలోని సమస్త జీవరాశులకు ప్రభువు సమస్త వేదములకు అధిపతి సర్వ విద్యలు సర్వుల ఎరుకలు అన్నీ ఈశ్వరునికి చెందినవే. సర్వజీవులు ఎరుగుచున్న వారందరూ ఈశ్వరుడే. ఎరుగబడేది ఎరుగుచున్నది కూడా అంతటా ఈశ్వరుడే. బ్రహ్మకు సృష్టికర్తకు అధిపతి వేదములలోని బ్రాహ్మణములకు స్తుతి విశేషుడు. సర్వము తానైన ఓం సంజ్ఞరూపుడగు సదాశివుడు నాకు శివతత్వజ్ఞానము ప్రసాదించునుగాక. ఈ విధంగా ఈ 5 మంత్రములు చెప్పుచూ అర్థము యొక్క భావనను మననము చేస్తూ విభూతిని పరిగ్రహించాలి. విభూతి తయారు చేయనప్పుడు అగ్ని రితిభస్మ వాయురితి భస్మ వ్యోమేతి భస్మ జలమితి భస్మ స్థలమితి భస్మ తితి అనేన అభిమంత్య అను మంత్రముతో అభిమంత్రించాలి. ఆ విభూతిని ధారణ చేయబోవుచున్నప్పుడు చేతులకు రాసుకుంటూ చదువు మంత్రము మానస్తోకే తనయే మాన ఆయుషిమానో గోషుమానో అశ్వేషు ఈరిషః విశ్వేషు ఈరితః వీరాన్మనో రుద్రభామితో అవధీయః హవిస్మంతో నమసా విధేమతే. విభూతిని చేతులతో రాసిన తరువాత నీటితో తడుపుచూ చదువు మంత్రము మానో మహాంతం ఉత మానో అర్భకం మాన ఉక్షంతం ఉతమాన ఉక్షితం మానో అవధీయః పితరం మోత మాతరం ప్రియమానః తనువో రుద్ర ఈరిషః. ఈ విధంగా విభూతి అగ్నేయ భస్మము ను నీటితో తడిపి శిరస్సు లలాటము ముఖము రొమ్ములు అప్పొట్ట భుజములందు త్రిరేఖలు అవధరిస్తూ త్రిఐషత్యంబక త్రిశక్తుల రూపంగా భావన చేయాలి. త్రి ఆయుష మంత్రము త్రియాయిషం జమదగ్నేహ కశ్యపస్య త్రియాయిషం యత్ దేవానాం త్రియాయిషం తన్మే అస్తు త్రియాయిషం. జమదగ్ని కశ్యప మహర్షుల వంటి మరియు దివ్యమగు దేవతల వంటి త్రి ఆయుషములు జాగ్రత్ స్వప్న సుషుప్తులు ద్రష్ట జీవాత్మ ఈశ్వత్వములు ధ్యానధ్యాత ధ్యేయములు నాకు ప్రసాదించబడునుగాక. త్ర్యంబక మంత్రము ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారకమివ బంధనాత్ మృత్యోహ ముక్షీయ మా అమృతాత్. త్రిపురేశ్వరుడగు శ్రీ శివభగవానుడు మాయందు ఉత్తమ గంధములను సుసంస్కారములను పుష్టిని ధ్యానయుగ బలములను వర్ధింపజేసి అనుగ్రహించెదురుగాక. దోసకాయ పరిపక్వమవగానే దోస తీగ నుండి విడివడుచు ఉంటుంది కదా, మేము మార్పు చెందుచున్న సర్వము నుండి విడివడి అమృత స్వరూపముతో ఏకము అగునట్లు నడిపించెదరుగాక. మా బుద్ధి జ్ఞాన పరిపక్వత పొంది మేము ప్రకృతి యొక్క మాయ నుండి విడివడినట్లుగా మా యొక్క అమృత స్వరూపము వైపు అడుగులు వేయినట్లుగా కటాక్షించెదరుగాక. త్రిశక్తి మంత్రము ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి ఓం ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం. ఇచ్ఛ శ్రీ సరస్వతి జ్ఞాన శ్రీలక్ష్మి క్రియా శ్రీ పార్వతి. ఈ విధమైన మంత్రములను పలుకుచు తాత్వికార్థమును మననము చేయుచు త్రిపుండ్ర విభూతి భస్మ ధారణము చేయు శాంభవీ వ్రతము సర్వ వేదములలో ఉదహరించబడినదే, వేదవాదులచే వ్యాఖ్యానించబడుచున్నదే. ఇహ పరప్రయోజనములు మోక్షము కోరువారు సాంభవమైన విభూతి ధారణావ్రతమును ఆచరించెదరుగాక. అట్టివారు నపునః భవాయ పునర్జన్మరహితులు అగుచున్నారు. ముముక్షువులు భస్మధారణ విధిని ఆచరించుటచేత శుభము పొందగలరు. శ్రీ సనత్కుమారుడు హే కాలగ్నిరుద్ర దేవాదిదేవ, త్రిపుండ్రము యొక్క పరిమాణము గురించిన వివరణ దయచేసి తెలియజేయండి. కాలాగ్ని రుద్ర భగవానుడు త్రిపుండ్ర ధారణస్య త్రిధారేఖా భవంతి అడ్డముగా మూడు రేఖలు, ముఖము మొత్తముగాని ఆలలాటాత్, కన్నుల చివ్వర ఆఖరు వరకుగాని ఆచక్షుషోహ, తల యొక్క చివ్వరి వరకుగాని ఆ మూధ్నో, కనుబొమ్మల మధ్యేందుగాని ఆ భ్రువోర్మధ్యతశ్చ త్రిపుండ్రమును ధారణ చేయవచ్చును. మొదటి రేఖ యా అస్య ప్రథమరేఖ సా గార్హపత్యశ్చాకారో రజో భూర్లోక ఆత్మక్రియాశక్తి ఋగ్వేద ప్రాతః సవనం మహేశ్వరో దేవతేతి. ఏది ప్రథమరేఖయో అయ్యది యజ్ఞములో ప్రథమాగ్ని అయినట్టి గార్హాపత్యాగ్ని రూపము, ఓంకారలోని అకారము, రజోగుణ సంజ్ఞ, భూలోకమునకు ప్రతీక, ఆత్మయొక్క క్రియాశక్తి పార్వతి, ఋగ్వేదరూపము, ప్రాతకాల సవనము, ఉపాసనము, దేవత మహేశ్వరుడు. రెండవ రేఖ యా అస్య ద్వితీయ రేఖ, ఏది రెండవ రేఖయో అయ్యది యజ్ఞములోని దక్షిణాగ్ని రూపము, ఓంకార ప్రణవములోని ఉకారము, సత్వగుణరూపము, అంతరిక్ష రూపము, అంతరాత్మ యొక్క ఇచ్ఛాశక్తి రూపము సరస్వతి, యజుర్వేదము, మధ్యాహ్నకాల సవనము ఉపాసనము, దేవత సదాశివుడు. మూడవ రేఖ యాస్య తృతీయ రేఖ, ఏది మూడవ రేఖయో అది యజ్ఞములోని ఆహవనియాగ్ని రూపము, ఓంకార ప్రణవములోని మకారము, తమోగుణరూపము, దిలోక దేవతాలోకము, సామవేదము, తృతీయ సాయం శవనము ఉపాసనము, దేవత మహాదేవుడు, శ్రీ సనత్కుమారుడు, ఏ ఆశ్రమమువారు ఈ త్రిపుండ్ర విభూతి భస్మ ధారణావిధికి అర్హులు? శ్రీకాళాగ్నిరుద్రభగవానుడు నాలుగు ఆశ్రమిలలో వారు కూడా త్రిపుండ్ర ధారణకు అర్హులే. బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, యతి ఎవ్వరైనా సరే ఈ త్రిపుండ్ర విధి దీక్షగా నిర్వర్తించెదరుగాక. ఫలశ్రుతి: మహాపాతక అపపాతకములు చేసినవాడు కూడా మంత్ర మంత్రార్థభావనాపూర్వకముగా త్రిపుండ్ర విధిని ఆచరించటము చేత పవిత్రుడు కాగలడు. పాపదృష్టులు సంస్కారములు భస్మమైపోగలవు. అట్టి యోగి లేక అట్టి త్రిపుండ్ర భస్మ ధారణ చేసినవాడు సర్వ పుణ్యతీర్థములలో స్నానము చేసినవాడు వగుచున్నాడు. సర్వ వేదములు అధ్యయనము చేసినవానితో సమానుడు. సర్వదేవతల తత్వము ఎరిగినవాడుగా అగుచున్నాడు. ప్రతిరోజు రుద్రజపము చేయటచేత లభించే అత్యుత్తమ ప్రయోజనము సిద్ధించగలదు. అట్టివాడు ఇహములో సకల భోగములను పొంది దేహానంతరము శివసాయుజ్యము పొందుచున్నాడు. అతడు పునరావృత్తి దోషముతో కూడిన జన్మకర్మచక్రము నుండి విడివడుచున్నాడు. ఈ విధంగా కాళాగ్నిరుద్ర భగవానుడు సనత్కుమారునికి భస్మ త్రిపుండ్ర విభూతి ధారణ విధి గురించి వివరించారు. యస్తు ఏతత్ అధితే సో అపి ఏవమేవ భవతి ఇత్యం సత్యం. ఎవ్వరు ఈ కాళాగ్ని రుద్రోపనిషత్తు అధ్యయనము చేస్తారో వారు కూడా అట్టి ఫలమునే తప్పక పొందగలరు. ఇది సత్యము. ఇతి కాళాగ్ని రుద్ర ఉపనిషత్. ఓం శాంతిః శాంతిః శాంతిః.